చాలా సేపటి నుంచి ఇదే వాయిస్తున్నాడురా మామా, ఇక తగులుకో. ఉండదు జాలి, ఇక ఉండదు జాలి, వైఫ్ అంటే ఖాళీ. చెప్తున్నా గిల్లి, ఈ కాన్సెప్టే సిల్లీ, పెళ్లి లైఫ్ లాంగ్ లోన్లీ. అయ్యో, కొత్తగా ఏదైనా చెప్పరా. ఉండదు జాలి, ఇక ఉండదు జాలి, వైఫ్ అంటే ఖాళీ. చెప్తున్నా గిల్లి, ఈ కాన్సెప్టే సిల్లీ, పెళ్లి లైఫ్ లాంగ్ లోన్లీ. బ్లాక్ బెర్రీ కనులు, బ్లాక్ కోబ్రా పనులు, ఇల్లు అమ్మా ఈ రూపంలో నాటం బంబు మామా. కమ్మి పీసుగా అల్లి నన్ను కొబ్బురా, నీతో రమ్మి ఆడుతి మామా. తను మమ్మీ అయ్యిందా, వచ్చే డ్యూటీ లంటించి నిన్ను కొమ్ముతాదిరా మామా. ఉండదు జాలి, ఇక ఉండదు జాలి, వైఫ్ అంటే ఖాళీ. చెప్తున్నా గిల్లి, ఈ కాన్సెప్టే సిల్లీ, పెళ్ళి లైఫ్ లాంగ్ లోన్లీ. ఇప్పుడు బీబీ వచ్చి మన్సా మెక్కాడు, కపిటీలు కూడా టచ్ చేయలేని ఫ్రెండు కోటరైంది తన రౌండ్. రక్తం పీల్చే నల్లి రేయ్ రాకాసి బల్లి, కట్టు ఎల్లో తాళి, లైఫ్ బ్లాక్ అండ్ వైట్ హోలీ. ండే చాలు, మెత్తంగుంటే మేలు, హగ్గు కిస్సు దానికిచ్చుకో. మంచి భోజనాలే కావాలంటే సాలే, కుక్కు ఇంకా బుక్కు చేసుకో. గ్లాసు నీళ్ళ కోసం నదిలో మునగాల, రోడ్డు క్రాస్ చెయ్యా, ఏరోప్లేన్ ఏలా, స్లేవ్ అరిరా, ఫ్రీడమ్ పోతదిరా. ఈ రూపంలో నాటం బొంబు మామా.